அந்தம் இந்தோளம் அதரம் தாம்பூலம் அசலே சலிகாலம் அகிலே சுமபானம் சந்தியா ராகாலென்னோ கடவுளதாகின வேள అందనిది అందాల నిధి అందగనే సందేళ కది నామది కోరెను నీ జత తేరెను లే అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం అగిలే సుమబాణం సడి చేయనిది నా కన్నే కై పెక్కినది మొక్కలు విచ్చను బుక్కలు పిండగనే అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం నది అక్కర గుచ్చిన చక్కని సోయగమే అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యా రాగాలెన్నో కదవుల దాగిన వేళ అందనిది అందాల నిధి అందగనే సందేళ కది నామది కోరెను నీ జత చేరెను